கரவைகள் பின் சென்று காணம் சேர்ந்துண்போம். அறிவொன்னுமில்லாத ஆய்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம். குறைவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கிங்கொழிக்க ஒழியாது. அறியாத பிள்ளைகளோ அன்பினால் உந்தன்னை சிறுபேரழைத்தனவும் சீரியருளாதே. இறைவாணி தாராய் பறையேலோர் எம்பாவாய். திருப்பாவை திவ்ய பிரபந்தம்லோ இரவை எனிமிதிவ பாசுரம், கரவைகள் அனே பாசுரம். வேதம்லோ ஒக மந்திரம் உந்தி ஆ பிரம்மன் பிராமணோ பிரம்மவர்ச்சசி ஜாயதாமாஸ்மின் ராஷ்ட்ரே ராஜன்யை ஷவ்ய சூரோ மகாரதோ ஜாயதாம் கோத்ரீ தேனுர் ஹோடா நட்வானா சுசப்பிர் புரந்திர் ஜோஷா ஜிஷ்ணுர் ரதேஷ்டோ ரஜமானஸ்ய வீரோ ஜாயதாம் நிகாமே நிகாமேன பர்ஜன்யோ வர்ஷது பலின்யோன ஓஷதய பச்சியந்தாம் யோகக்ஷேமோ ந கல்பதாம் அனி ஒக மந்திரம் வேதம்லோ உந்தி. ஆ மந்திராண்ணி மனசுலோ பெட்டுக்கோனி ஆண்டாள் ஈ பாசுராண்ணி பாடுத்துன்னார். மீமாம்சா சாஸ்திரம் அனி ஒக சாஸ்திரம். ஆ மீமாம்சா சாஸ்திரம்லோ யாகம் சேசே சமயம்லோ சயன பிரகரணம் அனி ஒகட்டி செப்பபடி உந்தி. ஆ சயன பிரகரணம்லோ ஏ விஷயம் செப்பபடிந்தே, கிரத்தலாகா கருத்மந்துடு வலே யாக குண்டம் தயார் செய்யாலனி சாஸ்திரம் செப்துந்தி மீமாம்சா சாஸ்திரம். தானிக்கு காவலசினட்டுவண்டி மட்டினு பவித்திரமைன பிரதேசம் நுஞ்சி தீஸ்கொண்டு ராவாலி. அப்புடு ஒக காடித ஒக குர்ரமு ரெண்டிட்னு அலங்காரம் சேசி அக்கடிக்கு பிலுஸ்குன் வெள்ளாலி. பூசூக்தம் செப்பி பூமி பூஜ சேசி ரெண்டு மூட்டலோ ஆ மட்டினு சேகரிஞ்சி குர்ரம் பைன ஒக மூட்ட காடித பைன ஒக மூட்ட பெட்டி முந்து குர்ரம் வெள்ளாலி தானி வெனக காடித ராவாலி. வெனக வேத பண்டிதுலு வேத மந்திர உச்சாரணத்தோ சக வாழ்லு எக்கட யாகம் சேஸ்துன்னாரோ ஆ பிரதேசானிக்கு வெள்ளாலே அனி சாஸ்திரம் செப்துந்தி. அஸ்வம் பூர்வம் நயந்தி ஆபவச்ச சஸ்ய வியாவிருத்தியை தஸ்மாத் ஸ்ரேயாகும்சம் பாபி யான் பச்சாதன் வேதி அனி வேதம்லோ ஈ விஷயம் செப்பபடி உந்தி. ஆ மாதிரிகா ஈ விஷயாண்ணி கூட மனசுலோ பெட்டுக்கொனி ஆண்டாள் ஈ பாசுராண்ணி பாடுத்துன்னாரு. பாசுரார்த்தானிக்கு வஸ்தாம். கரவைகள் பின் சென்று கிருஷ்ணா, மேமு சாதாரணங்கா உண்டேவாழ்லம், கொல்லவாழ்லம், பசுவுல வெனக்க வெள்ளேவாழ்லம். மாக்கு சாஸ்திரம் அந்த ஏமி ராது. மேமு எல்லப்படு கோ சம்ரட்சணம் சேஸ்து உண்டே வியக்திலம். அந்தவல்ல பசுவுல முந்து வெள்தாய், பசுவுல வெனக்கம் மேம் வெள்த்து உண்டாம். கரவைகள், கரவைகள் அண்டே பசுவுலு, தூடத்தோ கூடின பசுவுலு. தானி யொக்க பின் சென்று பின்மட்ட வெள்ளேவாழ்லம். ஒக்க ரோஜு கூட மேமு பசுவுலக்கு முந்து வெள்ளவச்சு அனே விஷயம் கூட மாக்கு தெரியுது. ஆ விதங்க வெள்ளே மாக்கு ஏதாவது பாபம் வச்சேஸ்தோ பயப்படுத்தாம் மேமு. அட்டுவண்டி வாழலாம் மேமு. கரவைகள் பின் சென்று மேமு ஆ விதங்க பசுவுலு வெனக்க வெள்ளே வாழலாம் காணி வேறே விஷயம் மாக்கு தெரியுது. காணம் சேர்ந்து நேருகா மேமு அடவிக்கு வெள்தாம். மா யொக்க ஸ்திதி எலா உந்தி அண்டே கலசம் பூர்ணம் ஆதாய பிருஷ்டதோ அனுஜகாமஹ அனி ராமாயணம்லோ செப்பினட்டு வால்மீகி மகர்ஷி மாத்யாந்திக ஸ்நானம் செய்யுட்டக்கு தமசா நதிக்கு வெள்ளே சமயம்லோ ஆயன சிஷ்யுடு பரத்வாஜுடு ஆயன வெனக்க ஆயன வெள்ளினட்டு மா கண்டிக்கு ஈ பசுவுலு வால்மீகி லாண்டிதி. மேமு சாதாரணங்கா மேமு சிஷ்யுல்லாகா ஆ பரத்வாஜுல் லாண்டி வாழ்லும் மேமு அனி ஆண்டாள் இக்கட செப்புக்கொண்டுனாரு. மேமு வெள்ளே பிரதேசம் ரோஜு மேமு ஆ பிருந்தாவனானிக்கு மேமு வெள்தூ உண்டாம். மாக்கு மரோக்க ஆ அடவி மாக்கு தெரியுது. மாக்கு நைமிசாரண்யம் தெரியுது. திருமலா க்ஷேத்திரம் மாக்கு தெரியுது. அகோபிலம் அனே ஆ அடவி மாக்கு தெரியுது. மாக்கு தெரிசின ஒகே அடவி ஈ பிருந்தாவனம் மாத்திரமே. கரவைகள் பின் சென்று காணம் சேர்ந்து உண்போம். ஆ அடவிக்கு வெள்ளி வெண்டனே மேம் சேசே காரியம் ஏமிட்டி அண்டே மேமு இன்டி நுஞ்சி தீசுன வச்சினட்டுவంటి ஆ திண்டி ஆ தினே பதார்த்தாన్ని తింటూ ఉంటాం మేము. ఆ విధంగా తినే సమయంలో కూర్చుని తినాలా అనేటువంటి శాస్త్రం కూడా మాకు తెలియదు. సెంద్రు ఉన్బో నడుస్తూ తింటూ పోతూ ఉంటాం. నిలిచి తినకూడదు, పడుకొని తినకూడదు అని ధర్మశాస్త్రం చెప్తుంది. అదంతా మాకు తెలియదు. మేమంతా తింటూ ఉండే సమయంలో మా పాత్రంలో ఉండేదాన్ని తింటాం. పక్కన ఉండే వాళ్ళ యొక్క పాత్ర నుంచి కూడా ఒక కబడం తీసి నోట్లో వేసుకుంటాం. ఉచ్చిష్టం ఇదంతా మాకేం తెలియదు. ఇంగలి అనేది మాకు తెలియదు అని ఆండాళ్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కరవైగల్ పిన్సన్రు కానం సేర్ందు ఉన్బోం. ఎందువల్లంటే అరివొన్రు మిల్లాద మాకు జ్ఞానం లేదు కృష్ణ, జ్ఞాన భాగం మాకు తక్కువగా ఉంది, మేము పెద్ద జ్ఞాని కాదు, మేము ధర్మ వ్యాధులు ఆయన ఉండేవాడు, వేదాంతం అతన్ని గురించి చెప్తూ ఉంది, ఆయన ఒక మాంస కొట్టు పెట్టుకొని మాంస వ్యాపారం చేస్తూ ఉండే వ్యక్తి, అతని దగ్గరికి వెళ్లి మహర్షులు ధర్మశాస్త్రంలో సందేహాలు అడిగారట, అటువంటి ధర్మ వ్యాధులు వలె మేము గొప్ప శాస్త్రవేత్తలు కాదు. కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఆ ధర్మ వ్యాధుడు దగ్గరికి వచ్చి ధర్మశాస్త్ర సందేహం అడిగినట్టు మహాభారతంలో ఆరణ్య పర్వాలో ఈ విషయం చెప్పబడి ఉంది. అదేవిధంగా విదురుడు వలె మేము జ్ఞాన సంపదను పొందలేదు, ఆది భరతుడు వలె అధ్యాత్మ శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసిన వాళ్ళం కాదు మేము అని అంటాళ్ళు ఇక్కడ చెప్తున్నారు. హరి ఒండ్రుమిల్లాద ఆయి కులత్, మా యొక్క కులం గొల్ల కులం, ఆ గొల్ల కులంలో మేము పుట్టినాము. ఒండ్రుం ఇల్లాద, ఆ జ్ఞానంలో జ్ఞాన లేశం అది కూడా మా దగ్గర లేదు, కొంచెం కూడా జ్ఞానం మాకు లేదు, అటువంటి వాళ్ళం మేము. మేము ఆ విధంగా ఉంటే పర్వాలేదు కృష్ణ, నువ్వు మా యొక్క కులంలో కదా వచ్చి చేరినావు. ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయోం, కృష్ణ నిన్ను మా కులంలో నువ్వు పుట్టినట్టు ఆ భాగ్యాన్ని మేం పొంది ఉన్నాం కృష్ణ. ఏచ వేద విదో విప్రాహ ఏచ అధ్యాత్మ విదో జనాహ తే వదంతి మహాత్మానం కృష్ణం ధర్మం సనాతనం అని భారతంలో ఆరణ్య పర్వాలో చెప్పినట్టు ఆ కృష్ణుడు సనాతన ధర్మం అనేటువంటి ఆ పెద్దలంతా కీర్తించే విధంగా ఉన్నటువంటి నిన్ను మేము పొందాం కృష్ణ, మా కులంలో నువ్వు పుట్టినట్టు మేము ఆ భాగ్యాన్ని చేశాం. అరి ఒండ్రుమిల్లాద ఆయ్ కులత్, ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయోం, అటువంటి పుణ్యాన్ని మేము పొందాం. పుణ్యం యాముడయోం, పుణ్యాన్ని మేము పొందామంటే ఇక్కడ మరొక అర్థం గోచరం అవుతుంది. విష్ణు సహస్రనామంలో భగవంతునికి పుణ్య అని ఒక పేరు ఉంది, భగవంతుడు పుణ్యం అనే పేరుతో పిలువబడుతూ ఉంటారు. అంటే పుణ్య అంటే అర్థం ఏమి, పుమాంసం నయతీతి పుణ్య, మనుష్యులు అందరినీ సద్గతికి వెళ్లినట్టు చేసేవాడు ఎవరో అతడు పుణ్య అనే పేరుతో పిలువబడతాడు, ఇది ఒక అర్థం. పునాతి ఇది పుణ్య రెండవ అర్థం, మన అందరినీ మనం పరిశుద్ధంగా అయినట్టు ఎవరైతే చేస్తున్నారో అతనికి పుణ్య అని పేరు. స్వామి నమ్మాళ్వార్ కుంభకోణం పక్కన ఉన్నటువంటి ఉప్పులియప్పన్ కోయిల్ అనే దివిదేశంలో ఉండే భగవంతుణ్ణి పుణ్యుడు అనే పేరుతో యావర్కం పుణ్యమే అని కీర్తిస్తూ ఉన్నారు. ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయోం, ఆ పుణ్య అనేటువంటి శబ్దానికి ఉజ్జీవన ఉపాయ అని వ్యాఖ్యానం రాశారు మన పెద్దలు. పుణ్యం యాముడయోం కురైవొండ్రుమిల్లాద గోవిందా, కొరతలేని గోవిందా అని ఇక్కడ అంటాళ్ చెప్పడం జరుగుతుంది. కృష్ణ నీకు ఎటువంటి కొరత లేదు, కొరతలేని విధంగా నువ్వు ఉన్నావు. అంటే రామావతార కాలంలో నీకు ఒక కొరత ఉండినది. రామ పట్టాభిషేకం ఎలా జరిగింది అంటే వాల్మీకి మహర్షి వర్ణించారు, అభ్యషించిన్ నరవ్యాగ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథ అని ఆయన చెప్పడం జరిగినది. అష్ట వసువులు చేరి ఇంద్రునికి పట్టాభిషేకం చేసినట్టు రామ పట్టాభిషేకం జరిగింది అని రాశారట వాల్మీకి మహర్షి. రాములు వారికి ఒక కొరత ఉండిందట, నా చేత సృష్టింపబడిన వాళ్ల యొక్క పేరు చెప్పి వాళ్ల యొక్క పట్టాభిషేకంలాగా నా పట్టాభిషేకం ఉండిందంటే ఇది బాగలేదు అని ఒక కొరత ఉండిందట. ఆ కొరతను తీర్చే విధంగా కృష్ణావతార కాలంలో అదే ఇంద్రుడు వచ్చి శ్రీకృష్ణునికి గోవింద పట్టాభిషేకం చేశారట, అందువల్ల ఆ కొరత తీరిపోయిందట. కురై ఒండ్రుమిల్లాద గోవిందా, ఉందొన్నోడు ఉరవేల్ నమకింగొళిక్క ఒళియాదు, నీతో మాకు ఉన్నటువంటి ఆ సంబంధం ఎటువంటి సంబంధం, నీకు మాకు ఉన్నటువంటి సంబంధం దాన్ని ఎలా మేము పోగొట్టుకుంటాం కృష్ణ. భ్రాత భర్తాచ బంధుశ్చ పితాచ మమ రాఘవః అని లక్ష్మణస్వామి చెప్పినట్టు నీకు మాకు ఉన్నటువంటి ఆ సంబంధం, ఆ జీవాత్మ పరమాత్మ అనేటువంటి ఆ సంబంధం, ఆ శరీరాత్మభావ సంబంధం, ఆధారాధేయ భావ సంబంధం, సుస్వామిభావ సంబంధం, ఈ సంబంధం అన్నిటినూ ఎలా మేము వదలగలుగుతాం కృష్ణ. ఉందన్నోడు ఉరవేల్ నమకు ఇంగు ఒళిక్క ఒళియాదు, అరియాద పిళ్ళెహళోం, మేము ఏమి తెలియని వాళ్ళం, తెలియకుండా నీ విషయంలో ప్రేమతో ఏదైనా మేము చెప్పి ఉంటే క్షమించు కృష్ణ. సకేతి మత్వా ప్రసభం యదుక్తం, హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి అని భగవద్గీతలో 11వ అధ్యాయంలో అర్జునుడు కృష్ణుడు ఎదురుగా అపరాధ క్షమాపణం కోరాడు. కృష్ణ, నన్ను క్షమించు, తెలియకుండా నిన్ను ఏదైనా నేను చెప్పి ఉంటాను అని ఆ విశ్వరూపాన్ని దర్శించిన వెంటనే భయపడి అర్జునుడు చెప్పినాడు కదా, ఆ మాదిరిగా శ్రీకృష్ణుణ్ణి చూసి అంటాడు చెప్తున్నారు ఇక్కడ. ఉందన్నై సిరిబేరడైతనవు సిరి అరుళాదే, నిన్ను చిన్న పేరుతో మేము ఏదైనా చెప్పి ఉంటే, పిలిచి ఉంటే దాన్ని చూసి నువ్వు కోపపడపాక మా విషయంలో అని అంటాడు ఇక్కడ చెప్తున్నారు. ఇరైవా నీ తారాయ్ పరయేలో రెంబాబాయ్, కృష్ణ నీ యొక్క కృపను మా విషయంలో వర్షించాలి అని అంటాడు ప్రార్థిస్తూ ఉన్నారు. అది మాత్రం కాదు, ఈ పాసురం నైత్యానుసంధాన పాసురం అని అంటారు. అంటే భగవంతుని ఎదురుగా భక్తులు నిలిచి ఉన్నప్పుడు మనకి ఏమి లేదు, అంతా భగవంతుడే అనే రకంగా మనం నిలవాలి. ఆ శాస్త్రార్థాన్ని కూడా ఈ పాసురం మనకు తెలియపరుస్తూ ఉంది. అండాళ్ తిరువడిగళే శరణం.